216 హ్రీంకారాంగణ దీపిక సం భా హ్రీంకారాంగణ దీపిక అంగణవత్ సాధారణ విశ్రాంతి స్థానతయా హ్రీంకారస్య అదుపమ తస్య సర్వ దీపిక యథా అంగణారోపిత దీప బాహ్యాభ్యంతరం స్తు జాతు ప్రకాశయన్ తత్రత్య లోకానా మంధకారాది నివర్తన పూర్వకమభీష్టన్యవహార హేతుతయా సర్వాన్ శ్లాఘయతి స్వయముపి తయః సంరక్ష్యతే తథా హ్రీంకారబీజార్థ శ్రవణ మనన నిదిధ్యాసన నిరంతరాభ్యాసాత్ అపరో శ్రీకృత సరో సర్వోత్కర్ష స్వయం ప్రకాశానందరూప సతీ స్వసేవసాన్ యతీతి తదుపమిత సతీ తథోచ్యతే ఓం హ్రీంకారాంగణ దీపికాయే నమః ఔ వి అంగణము ముంగిలి ప్రదేశము వల సర్వసాధారణముగా నిశ్రాంతి స్థానమగుట వలన హ్రీంకారము అంగణముతో పోల్చబడినది. అట్టి హ్రీంకారమునకు దీపిక 322 లలితా త్రిశతి భాష్యం గుణా దేవి హ్రీంకారాగణ దీపిక ఎనబడును. ప్రాకగణము నందు ఉంచిన దీపము లోపల వెలుపల ఉన్న నస్తుజాతమును ప్రకాశింపజేయుచు అక్కడ ఉన్న జనులకు అంధకారాదులను నినత్తింపజేయును. తద్వారా ఆదో జనుల క్లిష్టమైన వ్యవహార హేతువుగా సర్వులను ఆనందింపజేయుటయేగాక తానుగూడ వారిచే సంరక్షింపబడుచున్నది. ఆ విధముగనే హ్రీంకార బీజార్థమును శ్రవణ మనన నిదిధ్యాసనములతో నిరంతరము అభ్యాసము చేయుట వలన అపరోక్ష సాక్షాత్కారము చేసుకొనబడిన స్వయం ప్రకాశానంద రూపిణియే స్వీయ భక్తులను సర్వోత్కృష్టులనుగా చేయును. అందువలన అంగణస్థ దీపికతో పోల్చబడినపై పరదేవత హ్రీంకారాంగణ దీస్కాయని ధ్యానింపబడుచున్నది. శ్లో హ్రీంకారకంద రాసింహ హ్రీంకాగాంభోజ భృంగిస హ్రీంకారసు మనోమాధ్వీ హ్రీంకారతరు మంజరి 82